పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 21వ భాగం. ఇంద్రధనస్సు అందకుండా ముందుకు పోతుంది. ఎందుకు? ఇంద్రధనస్సు ఒక పుట్టలో నుంచి పుడుతుందని మన దేశపు సంప్రదాయం చెబుతుంది. పడమటి దేశాలలో ఇంద్రధనస్సు చివరన బంగారు నాణాలు ఉన్న బిందె ఉంటుందని చెబుతారు. పుట్టను బంగారాన్ని వెతుకుతూ ఎంత వేగంగా ముందుకు వెళ్ళినా అవి మాత్రం దొరకవు. కొన్ని చోట్ల అసలు ఇంద్రధనస్సే మాయమవుతుంది. ఇంద్రధనస్సు అన్నది కాంతి వక్రీభవనం కారణంగా కనిపించే ఒకనొక ఊహాదృశ్యం. అది నేలను తాకదు, తాకినా ఆ చోటు మనకు అందదు. గాలిలో వేడి తేడా ఉన్న చోట కాంతి వంపు తిరుగుతుంది అనుకుందాం. నీరు గాజు లాంటి పదార్థాలలో కాంతి వేగం మారుతుంది అనుకుందాం. ప్రయాణించే దారిలో నీటి చుక్కలు ఉంటే అక్కడ వెలుగు వంకర తిరుగుతుంది. ప్రిజం అనే పిరమిడ్ ఆకారపు గాజు దిమ్మెలో నుంచి కాంతిని పంపించి విద్యార్థులు ప్రయోగాలు చేసి ఉంటారు. ఒకసారి మాత్రమే కాక వెలుగు 2 సార్లు వక్రీభవనం చెందితే అక్కడ కేవలం వంపు తిరగటమే కాక మరికొన్ని కొత్త విశేషాలు కనబడతాయి. 2వసారి వంపు తిరిగిన వెలుగులో రంగులు కనబడతాయి. మామూలు వెలుగులో రకరకాల రంగులు కలిసి ఉంటాయని తెలుసు. ఆ రంగులు వాటి అలల నిడివి కారణంగా వేరువేరుగా వంపు తిరుగుతాయి. శూన్యంలో కాంతి ఒకే వేగంతో తిరుగుతుందని తెలుసు. కానీ ఒక పదార్థంలో అది ప్రసరిస్తున్నప్పుడు వేగం అలల నిడివి ప్రకారం వేరువేరుగా ఉంటుందని కూడా చెప్పుకుందాం. ఈ మారిన వేగాల ప్రకారమే వక్రీభవనం చెందే పద్ధతి కూడా మారుతుంది. తేడా ఎక్కువగా లేకున్నా రంగులు విడిపోయి ఒకదాని పక్కన ఒకటి వరుసగా కనబడతాయి. సూర్యరశ్మిలోని తెలుపు విడిపోయి 7 రంగులు కనబడతాయి. ఇంద్రధనస్సు సాధారణంగా వర్షం కురిసి వెలిసిన తరువాత కనబడుతుందని అనుభవం ప్రకారం అందరికీ తెలుసు. వర్షం అంటే నీటి చుక్కలు. అవి ధారలుగా భూమి మీదకు కురిసిన తరువాత కూడా గాలిలో కొంత మొత్తంలో తేలియాడుతూ ఉంటాయి. వాననీటి చుక్కలు గుండ్రంగా ఉంటాయి. ఈ విషయం తెలియక కన్నీటి చుక్కలాగా పైన చివరన సాగి ఉన్న బొమ్మనే అందరూ ఊహించుకుంటారు, గీస్తారు కూడా. గాలిలో పయనిస్తున్న సూర్యరశ్మి ఈ నీటి చుక్కలలోకి దూరుతుంది. బయటికి వచ్చేటప్పుడు అది మలుపు తిరుగుతుంది. కొన్ని కిరణాలు బిందువు వెనక వైపు నుంచి పరావర్తనం చెందుతాయి. అవి అదే నీటి చుక్కలో నుంచి మళ్ళీ బయటకు వస్తాయి. అంటే అక్కడ మరొకసారి వంపు తిరుగుతాయి. ప్రిజంలో నుంచి 2వసారి వంపు తిరిగిన కాంతి విడిపోతుందని చెప్పుకుందాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అలల నిడివి ప్రకారం కాంతిలోని రంగులు వేరువేరు కోణాలలో మలుపు తిరుగుతాయి, వేరువేరు రంగులుగా కనబడతాయి. ఎరుపు రంగు కాంతి నీటి చుక్కలో నుంచి బయటికి వచ్చినప్పుడు 42 డిగ్రీల కోణంతో వంగుతుంది. వర్ణక్రమంలో నీలిరంగు 40 డిగ్రీలు మాత్రమే వంగుతుంది. అలా రాను రాను రంగుల తేడాలు తెలుస్తాయి. ఇక చూసేవాళ్ళు ఈ రంగు కిరణాలు బయటకు వస్తున్న దారిలో నిలబడితే వరుసగా రంగులన్నీ కనబడతాయి. వాన తరువాత గాలిలో ఒకటి కాక పెద్ద ఎత్తున నీటి చుక్కలు ఉంటాయి. వాటన్నింటిలో నుంచి కలిసి రంగులు బయటకు వచ్చి విస్తరించి కనబడతాయి. ఆ కనబడే దృశ్యాన్నే మనం ఇంద్రధనుస్సు అంటాము.